జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పూజ్య భాగవతులారా, శ్రీమద్ రామాయణంలో అయోధ్యాకాండ 51 సర్గ వరకు నిన్నటికి పూర్తయింది. ఇక 52వ సర్గ, ద్విపంచాశ సర్గ. ఇక్కడ రామలక్ష్మణులు గుహుడు, సీతారాములు పర్ణ శయ్యపై పడుకుని నిద్రపోయారు. రాత్రి హాయిగా లక్ష్మణస్వామి గుహ పెరుమాళ్ సంగతులు చెప్పుకుంటూ ఉన్నారు. తెల్లవారింది. ప్రభాతాయాంతు శర్వర్యాం పృథువక్ష మహాయశాః ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం శుభలక్షణం. ప్రభాతాయాం తు శర్వర్యాం, రాత్రి తెల్లవారింది, ప్రభాతమయ్యింది, రాత్రికి తెల్లవారింది. ఒక అద్భుతమైన రచన. ఆ వాల్మీకి ఎక్కడ చూసినా కూడా అంత ఆ రచనలో ఉన్నటువంటి సౌష్ఠవం, దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఆది కవి, ఆయన విశేషణములు ఎంత చక్కగా వాడుతూ ఉన్నాడు చూడండి. పృథువక్షాహ, విశాలమైన వక్షస్థలం కలవాడు రాముడు అంటూ ఉన్నాడు. ఎందువలనంటే ఇది ఉత్సాహ అతిరేకోక్తి, ఉత్సాహము బాగా పెరిగిందట రామునికి. దేనికండి ఉత్సాహం బాగా పెరగటం ఏంటి? రాజ్యం పోతే ఉత్సాహం పెరగటం ఏంటి అంటే ఇయ్యడంలో ఉన్న ఆనందం అది. అలాగే ప్రజలు వెంటబడి వచ్చేవారు, వారు కూడా తిరిగి వెళ్ళిపోయారు. ఇక తను చేసినటువంటి పని గొప్పది కనుక, ధర్మబద్ధమైనది కనుక మహాయశ, తాను విడిచిపెట్టినటువంటిది ఒక సామాన్యమైన రాజ్యము అయితే పొందినటువంటిది మహాకీర్తి. ఈనాటికి రాముని గురించి చెప్పుకుంటూ ఉన్నామంటే ఆనాడు ఆ రాజ్యం కోసమే ఎదురు తిరిగి ఇది నాదేను అని అంటే ఎవడు రాస్తాడో రాముని కథ, ఎవడు చెప్పుకుంటాడు ఈ కాలానికి. అందుకని ఆ విశేషణాలు పృథువక్ష మహాయశ అంటూ ఉన్నాడు ఆ మహర్షి. ఎంత సంతోషించాడండి ఆ రచన. ఆయనకి దర్శనం అవుతూ ఉంటుంది. అలా చూసి రాసినటువంటిది ఆ రామకథ రాముడు. మరి ఇక సౌమిత్రి శుభలక్షణం, సుమిత్రానందనుడు అంటూ ఉన్నాడు ఇక్కడ. అంటే సుమిత్రాదేవి మహాజ్ఞాని, ఆ తల్లి ఆమె వెళ్ళమని చెప్పింది. ఈయన వెళ్ళటానికి సిద్ధమైనా కూడా కాదని అనలేదు. అందుకని సౌమిత్రి అంటాడు ఆ తల్లికి పేరుతో. అలాగే శుభలక్షణం, మంచి లక్షణములు కలవాడు. ఏమిటి లక్షణాలు? మొదటి రాత్రే ఆయన ఇక్కడ, అంటే మొదటిదంటే మొదటి రాత్రి అక్కడ జనంలో కలిసిపోయింది. ఇక్కడ మరలా వీళ్ళు వేరే వచ్చేటప్పటికి ఇదే మొదటి రాత్రి వీరికి. ఈ మొదటి రాత్రిలో మరి అలా కాపలా కాశాడు అని అంటే ఎవరు చేస్తారండి ఆ పని? నేను మాత్రం నిద్రపోనా అని అనరా? కానీ ఆయన అలా అనలేదు. అలా కాపలా కాస్తూ వారిని గూర్చి అక్కడ అయోధ్యలో జరిగే సంగతులు గుహునికి చెబుతూ, రాముని గురించి చెబుతూ, తెల్లవార్లు కంటికి కునుకు లేకుండా ఉన్నటువంటి లక్షణము కలిగినటువంటి వాడు కదా లక్ష్మణుడు అని ఆనందపడుతూ ఆయనకు ఒక విశేషణం. ఇక భాస్కరోదయ కాలోయం గతా భగవతీ నిషా, ఎవరంటూ ఉన్నారు? రామచంద్రస్వామి అంటూ ఉన్నాడు. ఆ లక్ష్మణస్వామితో అంటూ ఉన్నాడట, భాస్కరుడు ఉదయించాడు లక్ష్మణ. అయంగత భగవతి నిషా, భగవత్ సంబంధమైనటువంటిది గొప్పది సుమా ఈ రాత్రి. ఇది గత గతించింది, రాత్రి అయిపోయింది, ఒక రాత్రి ఇలా అయిపోయిందని ఆనందపడ్డాడు ఆయన. కాలాన్ని కూడా పొగుడుతూ ఉన్నాడు. ఈ హంసతూలికా తల్పాలను విడిచిపెట్టి పండుట ఆకుల మీద పడుకుంటే, గడ్డి మీద ఆకుల మీద పడుకుంటే ఆయనకి ఆ రాత్రి భగవతీ నిష, ఎంత గొప్పది ఇది అంటూ ఉన్నాడు. మంచి ఐశ్వర్యమట ఆ భగ అనేటటువంటి శబ్దానికి. కామవర్ధిని ఆ భగవతి, కోరినటువంటి కోరికలను ఇచ్చేటటువంటిది ఈ రాత్రి. అటువంటిది కీర్తి కలిగినటువంటిది, మహాత్మ్యము కలిగినటువంటిది, వీర్యము యత్నము కలిగినటువంటిది భగ శబ్దము అంత గొప్పది అంటూ ఉన్నారు ఆ గోవిందరాజస్వామి. ఆయన వ్యాఖ్యానము ఆయనది. అటువంటిది రాత్రి గడిచిందయ్యా. అసౌ సుకృష్ణో విహగః కోకిలః తాత కూజతి. ఇక్కడ విహగము పక్షి, ఇది కోకిలము, ఇది కూస్తూ ఉన్నదయ్యా. అది కృష్ణ నల్లనిది, నల్లని పక్షి కూస్తూ ఉన్నది అంటూ ఉన్నాడు. అంటే రాత్రి నలుపు, ఆ నలుపులో కలిసి ఇది కూస్తూ ఉన్నది, తెల్లవారిందని తెలియచేస్తూ ఉన్నది సుమా, కోకిల కూస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ మరొక విషయాన్ని కూడా చెబుతారు. సుకృష్ణో విహగః భరద్వాజః. ఆ సుకృష్ణమైనటువంటి పక్షి అని అంటే భరద్వాజ పక్షి అట ఇది. ఈ భరద్వాజ పక్షి అనేది ఆ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మనకి ఆ తిరుప్పావులో కూడా కనపడుతూ ఉంటుంది భరద్వాజ పక్షి అని. అంటే ఈ భరద్వాజ పక్షి అనే పేరుతో ఎందుకు చెప్తూ ఉన్నారంటే భరద్వాజుడు అనే మహర్షి ఆ సమీపంలో ఉంటాడు, అందుకని ఆయన్ని కూడా గుర్తు చేస్తూ ఇక్కడ భరద్వాజ పక్షి కోకిల కూస్తూ ఉన్నది అంటూ ఉన్నాడు ఆయన. బరిహిణానాంచ నిర్ఘోష శ్రూయతే నదతాం వనే. ఇక నెమళ్ళు అవి కేళంకారములు చేస్తూ అవి నాట్యం చేస్తూ ఉన్నాయి. ఎటువంటివి అని అంటే అవి వదతాం అలా పలుకుతూ ఉన్నాయ్యా అన్నారట. ఏమి అంటే నగరస్థ క్రీడా మయూర వ్యావృత్త గంభీర ధ్వనిరుక్త. నగరములోనూ ఉంటాయి పెంపుడు నెమిళ్ళు, అవి ఇలా కుయ్యవు. ఎందుకని? అడవిలో ఉంటే దానికి స్వతంత్రం, అందుకని అని చెబుతూ ఉన్నారు. అలా గంభీరంగా కూస్తూ ఉన్నది అంటూ ఉన్నారు. శీఘ్రగాం అంటూ ఉన్నారు, అంటే శ్రూయతాం వదతాం వనే నదతాం వనే తరామ జాహ్నవీం సౌమ్య శీఘ్రగాం సాగరంగమాం. కనుక మనము ఇప్పుడు హాయిగా ఈ కోకిల కూజితములతో నెమిళ్ళ యొక్క క్రేంకారములతో ఆ పురువిప్పి నాట్యమాడుతూ ఉంటే హాయిగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము గంగానదిని దాటుదామయ్యా, ఈ సంతోషంతోనే హాయిగా దాటుదాము అంటూ ఉన్నాడు ఆయన. అంటే నదికి భయపడాల్సిన అవసరము లేదు, వీరికి ఎలాగూ లేదు. సీతమ్మ మరి ఆమె ఎప్పుడు ఈ నదులు ఇలా దాటింది, కనుక ఆమెకు కూడా ఆనందాన్ని కలుగు చేయటానికై చెబుతూ ఉన్నాడు. తొందరగా మనము ఆ నది అది శీఘ్రంగా పోతూ ఉన్నది సముద్రం వైపుకి, అంటే మహావేగం నడుస్తూ ఉన్నదన్నమాట గంగా ప్రవాహము. అది మహత్వము చాలా గొప్పది, దాని మహత్వం చాలా గొప్పది. విజ్ఞాయ రామస్య వచ సౌమిత్రి మిత్రనందన గుహం ఆమంత్ర్య సూతంచ సోతిష్ఠన్ భ్రాతురగ్రత. ఆ లక్ష్మణస్వామి కూడా విన్నాడు రాముని మాటలన్నీ కూడా విని మిత్రనందనుడైన గుహుడిని పిలిచారు. మిత్రనందనుడు అని అంటే మిత్రులకు ఆనందాన్ని కల్పించేటటువంటి వాడు ఈ గుహుడు. అలా ఆ గుహుణ్ణి పిలిచారు. పిలిచి సతు రామస్య వచనం నిశమ్య ప్రతిగృహ్య చ స్థపతి స్తూర్ణమాహూయ సచివాన్ ఇదమబ్రవీతు. ఆ రాముడు చెప్పినటువంటి మాటలు చెప్పారు, విన్నాడు ఆయన కూడా. గుహ పెరుమాళ్ళు ఆయన కూడా విన్నారు. విని స్థపతిని పిలిచాడు ఆయన. ఒక స్థపతి అంటే అతడు నావలు కట్టగలడు, నావలని నడిపించగలడు అటువంటి వాడు అన్నమాట. అట్లాంటి ఆయన్ని పిలిచాడు. పిలిచి సచివుల్ని కూడా పిలిచాడు, తన యొక్క మంత్రులను వాళ్ళని కూడా అందరినీ కూడా పిలిచాడు. పిలిచి తయారు చేయమన్నాడు. అస్య వాహన సంయుక్తాం కర్ణగ్రాహవతీం శుభాం సుప్రతారాం దృఢాం తీర్థే శీఘ్రం నావముపాహరా. కనుక ఆ నావని తీసుకురావయ్యా. అది ఎలా ఉండాలి అంటే దానికి నడిపించేవాళ్ళు కూడా ఉండాలి, అది బాగా దృఢంగా ఉండాలి, దాటించేదిగా ఉండాలి, ఓటిగా ఉండకూడదు. కనుక అలాంటి దానిని ఉపాహార తీసుకురావలసింది అన్నాడు. తం నిశమ్య సమాదేశం గుహామాచ్యగణో మహాన్ ఉపోహ్య రుచిరాంనాగం గుహాయ ప్రత్యవేదయతు తతస్సప్రాంజలిభూత్వా గుహో రాఘవమబ్రవీతు ఉపస్థితేయం నౌర్దేవ భూయః కిం కరవాణితే. రామా, అదిగోనయ్యా వచ్చేసింది, తీసుకొని వచ్చేశారు, నావను తీసుకొని వచ్చారు అని నమస్కరించి చెప్తూ ఉన్నాడు. దయచేయండి, మరి ఇంకా ఏం చేయమంటారు? తవామరసుత ప్రఖ్య తర్తుం సాగరగామ్నదీం నౌరియం పురుషవ్యాఘ్ర తాం త్వమారోహ సువ్రత. నీకోసం సిద్ధం చేసినటువంటిది అమరసుత ప్రఖ్య దేవత కుమారులతో సమానమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడా అంటూ ఉన్నాడు. ఇది ఆయన సంబోధన. మరి ఇదేమిటండి అమరసుత ప్రఖ్య అంటే దేవతలతో సమానమైన కీర్తి నీకున్నది? ఎందుకంటే ఇది నది కూడా దేవనది, దీన్ని దాటడము సామాన్యులు చేయలేరు అని. అలాగే మరొకటి, నువ్వు అమరసుతుడివి అవుతూ ఉన్నావు అని ధ్వనిస్తూ ఉన్నది ఇక్కడ. అంటే నీ తండ్రి అమరుడవుతాడు అవుతాడు అని. ఇట్లాంటి నిన్ను మరి గుహుడేమైనా మరి ఆయనకి ఏమైనా కాలజ్ఞానం తెలుసా? ఆయన ఎలా అనగలడండి? ఆయన నోటమంట మరి ఋషి ఎలా అనిపించాడు అని అంటే పాత్ర కూడా సరిపోవాలి. అంటే కాలజ్ఞానం వేరే ఏమి అవసరం లేదు. నీలాంటి వాడిని విడిచిపెట్టినటువంటి వాడు ఎలా బ్రతకగలడయ్యా? రాముని వంటి కుమారుడిని అడవులకు పంపించిన వాడు ఎలా బ్రతకగలడు అని ఆయన అన్నట్లుగా అలా ఆయన నోటి వెంట పలికిందా పలుకు. ఇలాంటివన్నీ కూడా ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. మనం కూడా శీఘ్రంగా వెళ్ళిపోతాంలేండి రేపటి నుంచి. ఏదో అలా అక్కడ చూసేటప్పటికీ మొదటగా మళ్ళీ ఆ వాల్మీకి కవిత్వం కదా, లాగేస్తుంది అన్నట్లుగా లాగేస్తుంది. అలా అంతటి గొప్ప రచన ఆయనది, విశేషాలు ఉన్న చోటు చెప్పుకుంటూ ఇంకా ముందుకు సాగుదాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.